సంతనుడు గంగను పెండ్లియాడుట. సంతనుడు వేటకు వెళ్లి అచట రూప యౌవనములతో ప్రకాశించు నొక జవరాలిని చూచి తండ్రి చెప్పిన యువతి ఈమెయే కావచ్చునని తలచెను. సంతనుడు ఆమెపై అనురాగము కలవాడాయెను. గంగానది కూడా మహాభీషుడు చెప్పిన రాజు ఇతడే అని తెలిసి చిరునవ్వుతో రాజు వద్ద నిలిచెను. సంతనుడు నాకు ధర్మపత్నిని కమ్మని ఆమెను కోరెను. అప్పుడు గంగ, రాజా నీ వంటి ఉత్తముని ఏ స్త్రీ కోరదు? కాని నేనే పనిచేసినను, నీవు కాదనకూడదు. నీవి ప్రతిజ్ఞ నెరవేర్చినచో నీకు భార్య కాగలనని చెప్పగా నాతడంగీకరించెను. అంతటనామే రాజు వెంట అతని ప్రాసాదమునకు వెళ్ళెను. అప్పటి నుండి వారిరునేక భోగముల ననుభవించుచు పరస్పర ప్రేమాతిశయముతో నానందించుచుండిరి. ఇట్లు గంగాదేవి మానవ యువతి రూపమున సంతనునకు పత్ని అయ్యెను. గాంగేయుని జన్మ వృత్తాంతము. కొంతకాలము గడువగా గంగ గర్భవతి అయ్యెను. వసువును పుత్రునిగా కనెను. ఆమె కనిన వెంటనే ఆ శిశువును గంగలో పడవేశెను. అట్లే రెండవ కుమారుని చేసెను. ఇట్లు మొత్తము ఏడుగురు కుమారులను గంగపాలు చేసెను. సంతను మహారాజు బోరున దుఃఖించి ఇట్లైన నా వంశము స్థిరపడుడెట్లు? ఈ పాపాత్మురాలు ఏడుగురు కొడుకులను నీటిలో కలిపినది. ఒకవేళ నన్నీమె వదిలి వెళ్లినా వెళ్ళుగాక ఎనిమిదవ పుత్రునైన చావకుండా నివారించెదనని నిశ్చయించుకొనెను. వశిష్ఠ మహర్షి, ఆవు నవహరించిన వసువే ఎనిమిదవ పుత్రుడు జన్మింపగా రాజామే పాదములు పట్టుకొని ఈ కొడుకునైన వదిలిపెట్టుమని ప్రార్థించెను. గంగ ఎన్ని చెప్పినను వినక శిశువును తీసుకొని పోవ ప్రయత్నించుచుండగా రాజు దుఃఖావేశమును పట్టలేక, పాపిష్ఠురాలా, నీవే పాపాత్ముని కడుపున చెడపుట్టితివోగదా. ఇక నీవుండిన నుండుము పోయిన పొమ్ము నా పుత్రుడిక్కడనే యుండగలడు అని పలికెను. అంతట గంగ, నీవు చేసిన శపథము భగ్నమైనది. నిన్నిదే వదిలి వెళ్ళుచున్నానని వసువుల శాపమును చెప్పి తల్లి పెంపకము శిశువున కత్యావశ్యకముగాన యౌవనము వచ్చు వరకు వీనిని పెంచి నీకు అప్పజెప్పగలనని పలికి శిశువును తీసుకొని అంతర్ధానమయ్యెను. సంతనుడు దుఃఖార్తుడై తన భవనమున నివసించుచుండెను. సంతనుని ఎనిమిదవ శిశువే గాంగేయుడు భీష్ముడనియు పిలువబడువాడు. సంతను మహారాజు భార్యాపుత్రుల వియోగములచే లోలోన కుములుచు రాజ్య పరిపాలన సాగించుచుండెను. కొంతకాలము గడువగా సంతనుడు వేటకు వెళ్లి మహిష నూకరాది మృగముల వేటాడుచు తిరుగుచు గంగాతీరమున నారిసారించి బాణములు విడుచుచున్న సుకుమారుడైన కుమారుని చూచెను. ఆ బాలుని బాణప్రయోగమందలి హస్తలాఘవము సాటిలేనిది. ఆతని రూపము మన్మధుని సిగ్గుపరుచును రాజా బాలుని చూచి ఆశ్చర్యపోయెను. ఆ బాలుని నీవెవరి పుత్రుడవని ఎడుగగా ఆ బాలుడు వెంటనే అదృశ్యుడయ్యెను. ఈతడు నా పుత్రుడే కావచ్చు, ఇప్పుడేమి చెయ్యుదును అని చింతాక్రాంతుడై సంతనుడు గంగను స్తుతించెను. ఆమె ప్రసన్నయై వెనుకటి రూపముతో దర్శనమిచ్చెను. అప్పుడు రాజు గంగా, నా బాలుని నాకు వేగమే చూపుమని కోరగా గంగరాజా, బాలుని చూడుము, ఈతడే నీ పుత్రుడు. వీని నింతకాలము పోషించి నీ చేతిలో పెట్టుచున్నాను. ఈ గాంగేయుడు మహాతపస్వి, నీ కులమునకు వన్నె తెచ్చువాడు. ఇతడు వేదములను ధనుర్వేదమును చక్కగా చదివెను. వశిష్ఠ మహర్షి వద్ద సకల విద్యాబుద్ధులను నేర్చినాడు. అన్నిటియందు నేర్పరి. నీవిక నీతని పుత్రునిగా స్వీకరించి సుఖముగా నింటికి వెళ్ళుమని పలికి రాజునకు పుత్రునర్పించి అంతర్ధానమును చెందెను. సంతను మహారాజు మితిమీరిన ఆనందముతో కొడుకును కౌగిలించుకొని రథముపై కూర్చునబెట్టుకొని తన నగరమునకు బయలుదేరెను. రాజు హస్తినాపురములో ఘనముగా పుత్రోత్సము కానించెను. సకల సద్గుణోపేతుడగు పుత్రుని యువరాజు చేసి సంతనుడు గంగను కూడా మరచి సుఖముగా నుండెను. ఈ ఇతిహాసమును శ్రద్ధగా వినువారికి పాపములు నశించి శుభములు సుఖములు సమకూరును అని సూతుడు చెప్పెను. ఋషులు సత్యవతి సంతనుని భార్య ఎట్లు అయ్యేనో తెలుపగోరుచున్నామని అడుగగా సూత మహాముని ఆ కథనిట్లు చెప్పనారంభించెను. సంతనుడు సత్యవతిని వరించుట. సంతనుడు గాంగేయునితో సుఖముగా కాలముగా కాలము గడుపుచు నొకనాడు కాళింది నదీ తీరమందలి వనములందు వేటకు వెళ్ళెను. అతడు దివ్యమైన పరిమళమున ఘ్రాటించి ఆ సువాసన వచ్చువైపు చూచుచుండెను. ఇది ఏ పుష్పము యొక్క పరిమళమును గాదు, అద్భుతముగా నాసికను సంతోషపెట్టుచున్నది అని యావనమంతయు కలయదిరిగెను. అంతలోనొకచోట అందమైన వనితను చూచి ఈమె శరీరము నుండి ఏ అపూర్వ పరిమళమున ఘ్రాటించి చుంటినని నిశ్చయించుకొనెను. ఆమె సౌందర్యమునకు యౌవన సౌగంధ్యముల కాశ్చర్యపడి ఆమె వద్దకు వెళ్ళి నీవెవ్వరి కన్యవు, నీవు వివాహితవా అవివాహితవా, నిన్ను చూచి నేను కానువసుడనైతిని అని రాజు పలుకగా ఆమె చిరునవ్వు నవ్వుచు, ఓ రాజా, నేను పల్లెవాణి కూతురను, తండ్రి ఆజ్ఞ ప్రకారము నడుచుదానను, ధర్మము కొరకు నేను నీటిలో నావ నడుపుచుందును, నా తండ్రి ఇప్పుడే ఇంటికి వెళ్ళినాడు అని చెప్పగానే కామాతురుడగు రాజు, నేను కురువంశ ప్రభువును, నన్ను భర్తగా చేసుకొనుము, నాకు ప్రస్తుతము భార్య లేదు, నిన్ను చూచిన మనస్సు పరవశించినది అని పలుకగా దాసకన్య నేను స్వతంత్రురాలను కాను, మీరు శీఘ్రమే మా తండ్రి నన్ను మీకు ఇచ్చి వివాహము చేయునట్లు ఆయనను అడుగగోరుచున్నాను. మా తండ్రి నన్ను మీకు దానము చేసినచో వశవర్తినీయగు భార్యనయ్యదను. నన్ను కూడా మన్మధుడు బాధించుచున్నాడని తన భావమును స్పష్టము చేసినది. కామాయత్తుడగు సంతనుడు దాసరాజునింటికి వెళ్ళి ఆ కన్యను తనకిమ్మని కోరెను. అప్పుడు దాసరాజు, నా కన్యను మీరు కోరుట సంతోషకరమే కాని నా కూతురునకు పుట్టుకొడుకే నీ తరువాత రాజు కావలెను, ఇతర కుమారుడు రాజు కాకూడదు అని చెప్పగా రాజు చింతాక్రాంతుడయ్యెను. గాంగేయునికి రాజ్యమీయకుండుటెట్లు అని విచారించును, సమాధానమీయలేదు. రాజు కామాతురుడై ఇంటికి వెళ్ళి స్నానభోజనములను నిద్రను కూడా విడిచి బాధపడుచుండెను. గాంగేయుడాతని దుఃఖమున కారణమడిగెను. తండ్రి చింతను పోగొట్టి ఆతని నుద్దరింపని కొడుకు పుట్టి ఏమి ప్రయోజనము, నీ మనస్సులోని విషయము తెలియజేసినచో దానిని సాధించి నిమ్ము సంతోషపెట్టెదని పలుకగా మహారాజు సిగ్గునణుచుకొని, కుమారా, నాకు నీవెక్కడవే సంతానమగుట విచారము కలిగించుచున్నది, ఇదియే నా చింతయని చెప్పెను. గాంగేయుడు తండ్రి మాటలు విని మంత్రులతో రాజు సిగ్గుచే సరిగ చెప్పుటలేదు. మీరాతని మనస్సు నెరిగి నాకంతయు వివరముగా చెప్పినచో వెంటనే అన్ని పనులు చక్కపెట్టి తండ్రి మనస్సునకు శాంతిని చేకూర్చేదనని పలికెను.